ఓం సత్యం ప్రపద్యే ఋతం ప్రపద్యే అమృతం ప్రపద్యే ప్రజాపతే ప్రియాంతనుగమనా ప్రపద్యే ఇదమహం పంచదశేన వజ్రేణ విదంతం భ్రాతుర్యమవక్రామామి యోస్మాంద్రేష్టి ఎంచ వయం దుష్మః భూర్భువస్సువః హేం ప్రభోవాజాభిద్యవః అవిష్మంతో ఘృతాచ్యా దేవాంజిగాదిసంనయః అజ్ఞాయాహి వీతయే గ్రాణో హవ్యదాతయే నిహోతా సత్య పరిగటి అంతా సమిద్భిరంగిరః ఘృతేన వర్ధయామతి విహక్షోచాయ విష్ట్యా అనఃప్రశ్రవాయ్యం అచ్చాదేవ నివాసతి బృహదగ్నే సువీర్యం ఈడేణ్యో నమస్య స్థిర తమాంశత తమగ్నిర్భ్యతే వృషాగ్నిస్సమిధ్యతే అశ్వో నదేవ వాహన తగం హరిష్మంతకీరతే విషణంతా వయం వృషన్ వృషానస్సమిధీమహే అగ్నే దీర్ఘనం బృహద అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్యయజ్ఞస్య సుక్రతం సమిధ్యమానోధ్వరే అగ్నిః పావకయేభ్యః శోచిష్కేశస్తమీమహే సమిద్ధో అగ్నాహుత దేవానియక్షిస్వధ్వర ప్రగంహ్యమాదతి ఆయుహోదు వస్యత అగ్నిం ప్రయత్యధ్వరే వృణేభ్రగంహవ్యవాహనం సంవరణవుత మిత్రో అగ్నే వాం బద్ధంతి మతిభిర్మతిష్టాః త్వే వసుసృణనాయసంతో యూయం పాత స్వస్తిభిః సదాన అగ్నే మహాగుమ్మసి బ్రాహ్మణ భారత అసావసో దేవేక్షమన్విద్ధ ప్రేక్షితో విప్రానుమజిద కవిశత్రో బ్రహ్మజగుంసితో కృతాహవన ప్రణేర్యజ్ఞానాధ్వరాణ అతోర్తోహోతర్హవ్యవాజ ఆస్పాత్రం జుహోర్దేవానామసోదేవాన అరాగుంజివాగ్నేమేవాజుసంబోరే ఆవహ దేవానయజమానాయ అగ్నిమగ్నావహ సోమావహ అగ్నిమావహ ప్రజాపతిమావహ అగ్నే సోమావహ ఇంద్రాగ్నీయావహ ఇంద్రమావహ మహేంద్రమావహ దేవాగుం ఆజ్యవాగుం ఆవహ అగ్నిగం హోత్రాయావహ సంమహిమానమావహ ఆచార్యే దేవానవః స్వేజాయజాజవేద అగ్నిర్హోతావే త్వగ్నిః హోత్రం వే సుప్రావిత్రం స్మో వయం సాధుతే యజమాన దేవతా ఘృతవతే మధ్వర్యోస్తు నమాస్యస్వ దేవాయువం విశ్వవారాం ఈడామహి దేవాగుం ఈడేణ్యాన్ నమస్యామ నమస్యాన్ యజామ యజ్ఞయాన్ సమిధో అగ్నాద్యస్య వియంతో అనుమానవాదగ్నాద్యస్య వేతో ఇడో అగ్నాద్యస్య వియంతో బలిహిరగ్నాద్యస్య వేతో స్వాహాగ్న్యం స్వాహా సోమం స్వాహాగ్న్యం స్వాహా ప్రజాపతిం స్వాహాగ్నే సోమో స్వాహేంద్రాగ్నే స్వాహేంద్రం స్వాహా మహేంద్రం స్వాహా దేవాగం ఆజపాన్ స్వాహాగ్నిగం హోత్రాగ్నిషాణా అగ్నాద్యస్య వియంతో అగ్నిర్భద్రాణి సంఘనత్ ద్రవిణశ్చుల్విపన్యయా సమిద్ధ శుక్రాహుత ద్విషాణో అగ్నిరాజ్యస్య వేదో రఘుం సోమాధిపతి రఘుం రాజవతవృత్ర సంభద్రాధిక్రతు ద్విషాణ సోమాజ్యస్య హవిదా వేదో అగ్నిప్రత్రేణ జన్మనా శుంభాన తనుభగ్స్వాం కవిర్విప్రేణ వావధే ద్విషాణో అగ్నిరాజ్యస్య వేదో సోమగేర్భిష్పా వయం వర్ధయామోవచో విదః సుమేకో నామిష విషాణస్వ మహాజ్యస్య హవిషో వేదో అగ్నిర్మోర్ఛా జివత్కుత్ పతి పృథివ్యా అయం అపాగం నేతాగం జయన్వదే భువో యజ్ఞస్వచ్చ నేత యత్రా నిర్భ్యస్వజతే శివాభిః దివిమోర్ధానందసజేసు పరిషాం జిక్వామగ్నే జగృహే హవ్యవాహం ప్రజాపతేనత్వ చేతాన్యన్యః విశ్వాజాతా విపరితాపభూవ యత్కామాత్యేజమస్తన్న అస్తో వరేభ్యమపజగోరీనాభువత్సభువత్పునర్మఘ సద్యామోన్నరంతరిక్షంసభ సవిశ్వాభువాభవత్సాభవ అగ్నేజోమాసవే దా సహోదేవనటంగిర సందేవత్రాభూవసు ఇవేతాని అగ్నిశ్రోమదక్రతోషతం ఇవగం సింధోగం రవిదస్తేరవ్యాన్ అగ్నేశోమాపుమంజరంగేదాన్ ఇంద్రాజనాదివ పరివాజేషు భోషస తద్వాంచవీర్యం శిరసద్వృత్రమతసమాజం ఇంద్రాయో అగ్నేశోరేతమర్యాద్యంతామసవ్యస్ భూరే సహస్తమాజయంత ఏంద్రదానం వయమ్ సయత్నగంతదాసం పరిగచ్చమోదయేహర ప్రసదాహిదేవోత్రోన్ జ్యేష్టస్తేరుస్మరిహరాజస్తో ఇంద్రాహరదక్షిణే నామసూనే పతి సింధూ నామదేవీనా మహాంగ్యంధోజస పర్జన్యాృష్టిమాగంజివ సోమైనే వత్సస్య వావృధే మహాగంయంద్రో నిపదాచర్షణి ఉతద్విపరహామిసహి అస్పద్రియగ్వాపసే వీర్యాయ పురఃపుతస్సు పునఃకర్తృభిర్భూన్ విప్రేహి దేవాగంకుశతోయ విష్ట విద్వాగం మృతోగం మృతుపదేహ ఏ దైవ్యాస్తేభిరగ్నే సగుంహోతేనామస్యాయిష్ట అగ్నిష్టకృతం అయానగ్నిరగ్నే ప్రియాధామాని అయాక్షోమస్య ప్రియాధామాని అయానగ్నే ప్రియాధామాని అయా ప్రజాపదే ప్రియాధామాని అయానగ్నేశోమయ ప్రియాధామాని అయాలింద్రాగ్నయ ప్రియాధామాని అయాలింద్రస్ ప్రియాధామాని అయాన్మహేంద్రస్ ప్రియాధామాని అయాదేవానామాజ్యపానా ప్రియాధామాని యక్షలగ్నేహోద ప్రియాధామాని యక్షసంమహిమానం ఆయజతామేధ్యాయుష తృణోదశోహ్వరా జాతవేదాం హరి అగ్నేత్య విశోహ్వరస్ హోద పావకశో దేవేత్రగుంభయజ్వాతాయమహినాయద్భో అవ్యావహయమిచ్చయాతే అద్య ఉపహోరగం రసంతరగం రహపృథివ్యా ఉపమారసంతరగం రహపృథివ్యాహ్వయత ఉపహూతం వామదేవ్యగం సహాంతరిక్షేణ ఉపమావామదేవ్యగం సహాంతరిక్షేణ హ్వయత ఉపహూతం బృహత్సహదివా ఉపమా బృహత్సహదివాహ్వయత ఉపహూలా సప్తహోత్రాపమా సప్తహోత్రాహ్వయంత ఉపహూదాధేను సహ ఋషభ ఉపమాధేను సహ ఋషభాహ్వయత ఉపహూద భక్షసఖా ఉపమా భక్షసఖాహ్వయత ఉపహూత ఇడాపహూత ఉపహూతేన ఉప అస్మాకం ఇడాహ్వయత ఇడాపహూత ఉపహూతేన మానవే ఘతపదే మైత్రావరుణే బ్రహ్మదేవృతమపహూతం దేవ్యాధ్వర్యముపహూతా ఉపహూతా మనుష్యాజ్ఞమవారే యజ్ఞపతిం బద్ధాన్ ఉపహూదేవ్యా పృథివీ పూర్వజావరీ దేవీ దేవపుత్రే ఉపహూతోయమాన ఉత్తరస్యాంగేవ్యాముపహూత భూయదిహ విష్కరణముపహూత దివ్యేధామన్యుపహూత ఇదం మే దేవాహరిద్యుజంతామిదస్మిన్నుపహూత విశ్వమస్య ప్రియమపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూత దేవం బలిః అసువనే మృధేయస్య వేదో దేవో నరాశగుంసః అసువనే మృధేయస్య వేదో దేవో అగ్నిష్మిష్టకృత రుద్రవినామంద్రక్రవిః సత్యమన్మాయజీ హోదాః హోదరు హోదరాయజీయాన్ అగ్నేయాన్ దేవానయాన్ యాగం అభిప్రే ఏతే హోత్రే అమత్సదా తాగుంసేగం హోత్రాహం దేవం గమాన్ దివి దేవేషు యజ్ఞమే హేమం షష్టగచ్చాగ్నే హోతా భూ పశువనే వృధేయస్య నమో వాగేవీ ఇదం ద్యావా పృథివే భద్రమభూత్ ఆత్మతోక్తమాకం ఉదనమోపాకం హృద్యాత్మతోక్తోక్షమగ్నే ప్రగుంసోహోక్తమాగతే ఉపశ్రుతోదివ పృథివ్యా హోమన్వదేతేర్పిణయజ్ఞేయమానద్యావా పృథివేస్తాః శంగయే జీరదానో అత్ర స్నో అప్రవేదే ఉరుగవ్యోతి అభయంకృతో వృష్టిద్యావారేత్యాపా సంభవో వయోభువో ఓజస్పదేజమయస్పతి సోపచరణాజస్పతిచరణాజ తయోరావి అగ్నిరగం హవిరజుషద అవీవత నమోజ్యాయోగత సోమయిరగం హవిరజుషద అవీవత నమోజ్యాయోగత అగ్నిరగం హవిరజుషద అవీవత నమోజ్యాయోగత ప్రజాపతిరగం హవిరజుషద అవీవత నమోజ్యాయోగత అగ్నే సోమాదిరగం హవిరజుషేతా అవీవృతేతా మహోజ్యాయోక్రాత ఇంద్రాగ్నేయం హవిర్భేదా అవీవృతేతా మహోజ్యాయోక్రాత ఇంద్రగిరగం హవిరజుషద అవీవృత మహోజ్యాయోగత మహేంద్రగిరగం హవిరజుషద అవీవృత మహోజ్యాయోగత దేవాజవాజవజుషంత అవీవృతంత మహోజ్యాయోక్రత అగ్నిహోత్రేణేరగం హవిరజుషద అవీవృతమహోజ్యాయోగత అస్యాం సద్ధోత్రాయాం దేవంగమాయా ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్తమాశాస్తే ప్రజాతమనశ్యామాశాస్తే ఉత్తరాం దేవ యజ్ఞామాశాస్తే భూయోవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తేణ హాస్తే తరస్మై దేవాదేవేభ్యోహనత అయమగ్రేర్మానుషా విష్ణం చ వేదం చేషణోద్యావాదివీ అనుహరస్తాగతర్వామస్ేదం చ నమో దేవేభ్య సచ్చయ్యోరావృణీమహే గాతయ్యజ్ఞాయ ధాతయ్యజ్ఞపదయే దైవే స్వస్థిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఓర్ధ్వం జిగాతు భేషజం షన్నాస్తు ద్విపదే షంచదుష్పదే ఆప్యాయ స్పసంతే ఇహ త్వష్టారమగ్రియం తన్న స్తురీపం దేవానాం పత్రే విశదీరవంతున రావంతున స్తురేవాయుధాదయే యా పాద్యవాదో యా అపామవిభ్రదే తానో దేవే సుభవా శర్మ యచ్చత ఉదగ్నామియంత దేవపత్నేః ఇంద్రాన్యగ్నాయశ్వినీరాడ్ ఆరోదసేవరుణానేశునోదో వియంత దేవేర్జనదుర్జనీనాం అజ్ఞహోతా గృహపతిస్సరాజాః విశ్వావేదజనిమాజాజవేదాః దేవానామృతయోమర్త్యానాం యజచ్చ స ప్రయజదామృతావాః వయముత్వా గృహపతేజనానాం అగ్నే అకర్మ సమిధా విహంతం అస్థోరిణోగాహపత్యాసంతో దిగ్మేణ నేజదాతకం దిశాభి ఉపహోదగం వసంతరగం సహపథివ్యా ఉపమాసంతరగం సహపథివ్యాహ్వయతాం ఉపహోదం వామదేవ్యం సహాంతరిక్షేణ ఉపమావామదేవ్యం సహాంతరిక్షేణ హ్వయతాం ఉపహూతం బృహత్ సహ దివా ఉపమా బృహత్ సహ దివాహ్వయతాం ఉపహూదా సప్తహోత్రా ఉపమా సప్తహోత్రాయంతాం ఉపహూదాధేను సహరిడభా ఉపమాధేను సహరిడభాయతాం ఉపహూదా భక్షసఖా ఉపమా భక్షసఖాయతాం ఉపహూదా ఉపహూతే యజమానా ఇంద్రాణీవా విధవా అతిజయవసుపుత్రస్తరస్యాహూత భోజతిహ విక్రణమూత దివ్యేషామన్నుపూత ఇదం మే దేవాహమిజంతామిజనస్మిన్నుపూత విశ్వమస్య ప్రియముపూతం విశ్వస్య ప్రియస్యోపూత అంజం దిత్వామద్భయంత అనస్పదే మధునా దైవ్యేన యథోర్ధ్వస్తిష్టాద్రవిణే అధత్తాద్వాక్షయో మాతరస్యా ఉపస్థే ఉచ్ఛయస్వ వనస్పదే పష్పన్ పృథివ్యాధి సుమితి మీయమాన వర్చోధారయ్యవాహసే సమిద్ధస్య శ్రూయమాన పురస్తాద్ బ్రహ్మవన్వానో అజరగం సువీనం ఆరే అస్మదవతిర్బాధవాన ఉచ్ఛయస్వ మహదే దౌభగాయ ఊర్ధ్వభూషణ ఊదయే తిష్టాదేవోర్ధ్వవాయస్యమహే ఓర్ధ్వన పాఠ్యగుంహతోనికేతునా విశ్వంసమర్తిణందృధేనోర్ధ్వాంజరసాయ జీవసే విదేషుణోదువ జాతో జాయతే సునత్వే అహ్నా సమర్యాధమాన వనంతిధీరా అవతోమనేషా దేవయాది ప్రభుదినర్తివాచం యువాసువాస పరివేదాగాశ్రేయాన్భవతిజాయమాన సంధీరాసక్షవయమున్నయంతే స్వాధీయా మనసా దేవయంత ఋతుపాజామర్త్య ఘృదనిక్స్వాహుత అగ్నియజ్ఞస్య హవ్యవాన్ రగం సపాధో యతస్సుత ఇత్సాధియా యజ్ఞవంత ఆచక్రమోదయే సంవర్ణ ఉద మిత్రో అగ్నే తాం వర్ధంతి మతిభిర్వశిష్ఠా దేవసుషణాయంతో యూయం పాద స్వస్తిభిస్తదా భోగాయకం సమిధాదు సమిధాదు విధన్నా పృథివ్యా సంగతే నామస్ పష్పందివైరస్పదే స్వాజ్య హోదర్యజ హోదాయక్షత్తనోనపాదమతిదేర్గర్భం భువనస్ గోపాద్వాజ్యదేవో దేవేభ్యో దేవయానాథో అనక్తువే స్వాజ్య హోదర్యజ హోదాయక్షన్నరాజగం సందృశస్కంద్రేగ ప్రణేత్రం గోభిర్వపాంఛ్యాద్భీరై శక్తిభానతయే ప్రథమయాభాహిరణ్యేశ్చందేవే స్వాజ్య హోదర్యజ హోదాయక్షదగ్నిమిళయేతో దేవో దేవాగుం ఆవక్షద్ధూతో హవ్యవాదమూర ఉపేమై నిర్యముపేమాన్ దేవో దేవహూతిమవదువే స్వాజ్య హోదర్యజ హోదాయక్షద్వరి సృష్టరేమోర్ణం వదాహస్మినే విధప్రదప్రసరాగస్వాదత్సం దేవేభ్యేమే సత్యవసవో రుద్రాహ నిత్యాస్వరంద్రియమింద్రస్యాశ్రమే స్వాద్యస్య హోదర్యజ హోదాయక్షద్వరిష్టాక్కవశ్యోకోషావనేదాతాభిర్దిహతాం విపక్షాభిశ్రయంతా సుప్రాయణ అగ్నియజ్ఞే విశ్రయంతృతాభిషోభియంద్వాజ్య హోదర్యజ హోదాయక్షదుషాసానక్తృహతేషుపేషదాభేగ పరిభ్యో యోనిం కృణ్వాణే యజ్ఞస్పయమానే ఇంద్రేణ దేవేరేదం బరిహిశ్రీతాజ్య హోదర్యజ హోదాయక్షత్రేవ్యాహోతారామంద్రాపోతారాకీ ప్రదేరస శిష్టమద్యాన్యక్కర విజాస్వభిగోత్తమన్యభోర్జాపదమశేమేణు ధత్తాం గీతామాజ్యస్య హోదర్యజ హోదాయక్షత్యశ్రో దేవీరపసా వస్త్రమాశ్చిద్రమద్యేనమపస్తన్వదాం దేవేభ్యో దేవేర్దేవమోగిణ్వాజ్యస్య హోదర్యజ హోదాయక్షత్రస్తారమచిత్రపాయకుండోధాం విశ్వసంయశోధాం పూర్వమకామదర్శనం సుపోషపోషైత్యాక్షువీరోర్భేత్వాజ్య హోదర్యజ హోదాయక్షద్వరస్పజముపావస్త్రక్షద్భిజోజోక్తారకం శశమన్నల స్వదాశ్వశిరుదశాత్రదేవో దేవేభ్యో హవ్యాభాగ్భేత్వాజ్య హోదర్యజ హోదాయక్షరగ్నిస్వాహాజ్య స్వాహా మేతస్వాహాగస్వాహాగస్వాహ్యదోహీనా స్వాహదేవాయు ఆహార్యమాన్ స్వాహార్జిను హోత్రాజ్యాజ్ఞాజ్ఞయంతో హోదరిగ సమిద్ధో అద్య మనషోదురోణే దేవో దేవాజవేద ఆచమహమిక్రమహ్యుందోద కవిరేతమంజయుమన్మాన్ దేవ్రాజగమ్యధ్వరన్న రాజవంశస్య మహిమానమేషా ఉపస్తోషామయస్తే శుక్రదవశ్రుతయోధ్యంధాయాని హవ్యా ఆయుక్వాణేద్యోపంద్య ఆయాజ్ఞే మధుభిప్రజోషాదేవానామతిహోదాయేషితోరీరాన్ ప్రాచీనం బలి ప్రతిశాపృథివ్యా వస్తోరస్యాద్యే అగ్రే అన్నా వ్యప్రసదే వితరం వరీయ దేభ్యో అదిదయే శోరం విజస్వేర్విజాశ్రయంతా పదిభ్యోనజనయ శుంభమానా దేవే ద్వారో బృహదే విశ్వమింద్రా దేభ్యో భవసు ప్రాయణ ఆశ్వయంతే జనే ఉపాగే ఉషాదానక్తాసరదాన్యోనౌ దివ్యే యోషణే బృహతేషు రుక్మే అశిష్యకం ప్రభిషందధానే దేవ్యాహోతారా ప్రథమాసువాగా విమానాయజ్ఞం మనుషో విదధ్యై ప్రచోదయంతా విదధేషు కారూ ప్రాచీనం జ్యోతి ప్రతిశాధ్యంత ఆనో యజ్ఞం భారతే దూయమేదో ఇడామనుష్మభిహతేనయంతి తిస్రో దేవేర్మరిహిరేనగ్ఞశ్యోనం సరస్వతే స్వమనస్సవంతో ఎరిమే ద్యావాగుజలేజనిత్రే రూపేరపికం సద్భువనాని విశ్వాహోదీయాన్ దేవం దత్తాలి మహిక్ష విద్వాన్ ఉపాపశరత్మన్యాసమంజన్ దేవానాం పాసరుదాహవేగుంషే వనస్పతిశ్రమితా దేవో అగ్నే పదంతహవ్యం మధునాశ్రదేణ సద్యో జాతోమీయజ్ఞం అగ్నిర్దేవానాభవత్పురోగాః అస్య హోద ప్రతిశ్రుతస్య భాగే స్వాహాగతకం హరిరసంతు దేవాః అగ్నిర్హోతానో అధ్వరే భాగే సంపరిణీయతే దేవో దేవేషు యజ్ఞయః పరిత్రిమిత్యధ్వరం యాజ్ఞేన క్షీరివ ఆ దేవేషు ప్రయోదధర పరివాచపరిః కవిః అగ్నిర్హవ్యాన్యక్రమేణ దశ త్రత్రాణి దాసుదేః హరిరగ్నిః అసనద్వాజన్యే దేవో దేవేభ్యో హవ్యావాద్ ప్రాంజోభిరిహిన్ వాన జైనాభిక్కల్పమాన యజ్ఞస్యాయ ప్రతిరన్ ఉపప్రేష్యహోద హవ్యా దేవేభ్య దేవ్యా సమిదానముదమనుష్యా ఆరభధ్వం ఉపనయనమేధ్యాదుర ఆశాదానా మేధపతిభ్యాం మేధం ప్రాస్మాగ్నిం భరద స్నేతపరిహిః అన్వేనం మాతామన్యత అనుపిత అనుభ్రాతాసగర్భ్య అనుసఖాతయోక్ష్యీకేనాగం అస్య పతో నిషత్తాత్ సూర్యం చక్షుర్గమయనాత్ వాసం ప్రాణమన్వసిదనాత్ ద్విజశ్రోత్రం అంతరిక్షవసం పృథివేగం శరీరం ఏకథాశ్యత్వమాక్షరాత్ పురాణాభ్యాముఖ్యదా అంతరేవాష్ఠానం వారయదార్ శేణవస్య వక్షకృణుదార్ సృదా బాహూ సదా దోషణీ కశ్యపే వాగుంసా అచ్చిద్రే శ్రవణీ కవశోరో శ్రేకపన్నాక్షీవంత షర్భిగం శరస్యవంక్రయ తానక్ష్యోచ్చావయదార్ గాత్రం గాత్రమస్యానూనం కృణుతార్ భూవధ్యగోహం పార్థివం కణతార్ అస్తారక్షస్తగుంసలదార్ పనిష్టమస్య వారావిష్ట ఉరోకం మన్యమానా నేద్వస్తోకేతనయే కవితారవచ్చమితార అద్భిగో శమేధ్వం సుశమిషమేధ్వం శమేధ్వమద్భిగో అద్భిగుశ్చాపామశ్చ ఉభౌ దేవానాగం సమితారౌ తామిమం పశుగ్రశ్రపయతాం ప్రభిద్వాగుంసౌ యథా యథా శ్రపణం తథా తథా విషస్వస ప్రశస్తమం అజోదేవసరత్వం హవ్యాయుక్వాన ఆసనే ఇమన్నాయజ్ఞముపదేభే ఇమా హవ్యాజాతవేదోజస్వ స్తోకానామగ్నేమేదోజస్య ప్రాసాన ప్రథమో నిషత్య ఘృతవంతపావగజే శ్లోకాశ్చోదంత్యమేత స్వధర్మం దేవవీరయే శ్రేష్టన్నోధేహివార్యం తభ్యగ్రస్తోకాశ్చ్యుత అగ్నే విప్రాయసం ఋషిశ్రేష్ట సమిధ్యతే యజ్ఞస్య ప్రావితాభవ తభ్యగ్రస్తోదంత్యధ్రిగోషజీవ శ్లోకాశో అగ్నేమేతుశోధనస్య కవిశస్తోభిగతా భానునాగా హవ్యాయుధస్వమేధిర ఓజక్షంతే మధ్యతో మేధముధ్యుతం ప్రతే వయం దామహే శోదంతిదేవసో శ్లోకాధిప్రతి ప్రతితాం దేవశోభిః ఆవృత్రహణావృత్రః విశ్వస్మయే ఇంద్రజాతం నమోభిరగ్నే అర్వాక్ పునగం రాధోభిరగవేభిరింద్ర అగ్నే అస్మే హోదముత్తమేభిః హోదాయక్షలింద్రాగ్నే క్షాగస్య ఉపాయామేతసః విషేదాగం హవిః హోదర్యద ఇష్యక్షన్ మనసావస్థ ఇచ్చన్ ఇంద్రాగ్నే జ్ఞాసపుతవాస జాతాన్ నాన్యాయవత్రమయస్తమహ్యం సవాధ్యయం వాసయం దేవదక్షం హోదాయక్షలింద్రాగ్నే పురోడాసస్య విషేదాగం హవిః హోదర్యద స్వామీరదేన యంతోత్యాయ అవిష్పందస్తమిన్మానుషాదేరాసుదర్హిరగ్నే ఆన్యత్మే రుచిరాభవంతో హోతాయక్షరగ్ఞం పురోడాసృషదాగం హరిః హోదర్యద గేర్భ్యవిప్రప్రవతిమిక్షమాన ఏం విషదం పూర్ణభాజం ఇంద్రాగ్నేవృత్రహణాభవగ్రా ప్రణోణవ్యభిస్తరదం దేష్ణే మాక్షేమృజినాశమానాగం శక్తిర్ణయమానా ఇంద్రాగ్నిభ్యాంగం పృషణా వసందే రాక్యత్రేషిషణాయాపస్థే అగ్నిగం సుదేశకం సుదృఢం గృహంత అవస్థాపస్థేజం జాతవేద వాం గోతవర్జగమహవ్యవాహం ఏవాగన్వన్నవదస్థనాభిం త్వరగ్ఞే ప్రసవా మనోద అస్యాభిలాభవాదస్తహోదాభ్యేదాన్ని ప్రసమందే వయంత మహోదాయంతో అనుగ్మన్ వయంతం బహుభేవసవ్యైందాగంసో అనుగ్మన్ వృషంతమగ్ంతరిశతం బృహంతం పవాలంతం విశ్వహారే దివాగుంసం పదం దేవస్య నమసా ప్రియంత శ్రవశ్రవశ్రవాపన్నవర్కం నామాని చతుర్థే యజ్ఞాని భద్రాయాహంతరణయసం దృష్టౌ త్వాం వర్ధంతి క్షతయ పృథివ్యాం ప్రభుంరాయ ఉభయా సోజనానాం పరంధాతాతరణే చేత్యోభూః పితా మాతాతరమిన్మానుషాణాం సపర్యేణ్యస్స ప్రియా విక్షర్మిః హోతామంతోషదాయంతమాదేజివాగుంసం ఉభయ్యమాధో నమసా సుదేవ తంతావయగం సుధియోనమగ్నే సుమ్నాయవహీమహే దేవయంత అనయోజేద్యాన దివో అగ్నే మృషదాలోచన విశాన్ కవిన్ విశ్వజిగుంసస్వతీనా విమోషణం మృషభంతర్షణీనా ప్రేతేషణ విషయంతం పావకం రాజంతమగ్నిరంగేనా స్వమగ్నేమేత సమితాభ్యజాజం యాహురిం పరివేదానవోభి విశ్వేత్సమాతోత అస్మాముదేమహిమహే విధేమ నమోభిరగ్నే సమిధోత హవ్యై వేదీశో నోదహతో గేభ్యరుక్తై పాతే భద్రాజాగం సుమతౌయతేమ ఆయత్సదం సరోదసే విభాస శ్రవశ్చరుత్ర బృహద్భిర్వాదైస్తరస్మే రేవద్భిరగ్నే విఫలం విభాహి నమగ్రదోషమిధ్యేస్మే భూరితవకాయనయాయ పశ్వ పూర్వేషో బృహతే రాజే అఘా అస్మే భద్రాదోష్టమదాని సంతో పురోన్యగ్నే పురుధా త్వాయ వసూనిరాజన్ వసుధాదే అశ్యాం పురోణిహిత్యే పురువారసంతి అగ్నే వసుమిధే రాజమిత్వే ఆభరణకం శిక్షణం వజ్రబాహు అస్మాగ్నేవృంసే అస్మయస్ సౌర్యస్ ఏ విత్తం విదలనాయన్ భవతాయ ఖిన్నాగ్నే ఛాయస్య హవిషాత్తా మధ్య మధ్యతో మే నవద్భుతం పురాద్వేషోభ్య పురాపౌరుషేయ్యాగభ ఘస్తాన్నూనం ఘాతే అగ్రాణాన్యవదప్రసమానాం సుమక్షరాణాం శరుద్రియాణాం అగ్నిష్పాత్తానాం పీవోపనసనానాం పార్శ్వశ్రవణదర్శినామతముత్సాదన అంగానంగానవర్తానాం కరదయేంద్రాగ్నే జుషేతాగం హవిః హోదరిన దేవేభ్యో వనస్పతే హవేగంహి హిరణ్యవర్ణ ప్రతిపస్తే అర్థం ప్రదక్షిణిత్రయూయ రస్యవక్షిభేదిష్టై హోతాయ క్షత్రస్వలిమభి విష్ణుతమయాభిక్షయాధునయాధిక్రాగ్నియోక్షాగస్య అవిష ప్రియా ధామాని ఎత్ర వనస్పతే ప్రియా పాశాగూహి ఎత్ర దేవానామాజ్యపానా ప్రియా ధామాని ఎత్రాగ్నేర్హోత ప్రియా ధామాని అత్రైతం ప్రస్తుత్యేవో పావస్రక్షతే అభీరాగం సమయమగృత్యే కరదేవం దేవో వనస్పతి ద్వరాగం హవిః హోదరిగం సురోగం విద్వాగం హోదరిణామస్థాయిష్టం అయానగ్నింద్రాగ్నియోక్షాగస్య హవిష ప్రియా ధామాని అయాగ్మనస్పదే ప్రియా పాశాగుంసి అయాగ్దేవానామాజ్యపానా ప్రియా ధామాని యక్షదగ్నేర్హోదః ప్రియా ధామాని యక్షత్సంవహిమానం ఆయుధామేధ్యాయుధ కృణోదసోధ్వరాజాతవేదాః యుషదాగం హవిః హోదర్యజ ఉపోహయద్విషసం వాజినోగోః గేర్భిర్విప్రా ప్రపదవిక్షమానాః అర్వంతో నకాష్ఠాన్నక్షమానాః ఇంద్రాగ్నేయోహుమతో నరస్తే వనస్పతేర్జనయాభిధాయ విష్ణతమయా విద్వాన్ భాదేవత్రాదిగంషి ప్రచరాతారభుదేశ అగ్నిస్వృతం అయానగ్నింద్రాగ్నియోక్షాగస్య హవిష ప్రియా ధామాని అయాగ్మనస్పతే ప్రియా పాసాగుంసి అయాదేవానామాజ్యమానాం ప్రియా ధామాని యక్షదగ్నేర్హోదః ప్రియా ధామాని యక్షస్వం మహిమానం ఆయతామేధ్యాయుధ కృణోదసోధ్వరాజాతవేదాగం హవిః అగ్నేరద్య విశో అధ్వరస్య హోదః పాపగజో దేవేష్మహిలాభియద్భోః అవ్యావహయేష్ట అద్యా దేవం వరేస్సు దేవం దేవేశ్చాత్సువీరం వీరేర్వస్తో ప్రభృయేతాన్యాన్ రాజా వరేష్మేయస్వేదేద్వార సంఘాతే విజ్ఞేయ్యానం శిరాభూతో వత్సీ మేనా తరుణామియా కుమారో మానవజాలో ప్రణక్షుభేయస్ేయ్యాయ్యేయోక్షేయోన్యాఘాక్షేషాగంసిజమానాయమేయస్ేతాయ్య దేవోర్జాహుతేజమోర్జమన్యాపక్షమోర్జమూర్జాహుతేర్జయమానే అధాతాపోతారాహతాభరద్వసోమనేధేయస్వీతాంగజ దేవేస్తిస్రస్తిస్రదేవీర్దాధరస్వదేభారదేవ్యాంభారత్యాదిత్తేరస్తక్షత్సరస్వదేవనుంభృద్రేర్యజ్ఞవామీ దేవేణ్యాసు ధమానం మదేవ సుమనేమ సుధేయస్య వీయం తయజ దేవోనరాజగుంధస్త్రశేషాఘక్షస్వదమిదేవనుంజలకాదరజ్రాత్రమేం ప్రవహంతి మిత్రావరుణేదస్య హోత్రమరవతవ్యస్తయస్తోత్రమశ్విరాధ్వర్యవం వసుమనేమ సుధేయస్య వేదయజ. దేవో వనస్పతిర్జ్ఞానాంతరిక్షం మధ్యేణ ప్రాపృథివేణేత్మధువనేజయం పరిహర్వారిశేషాభిప్రచురేణ ప్రచురంగిమేణ దేవాగ్నస్వచ్చగత్సుద్రవిణామన్న కవి సత్యమన్మాయేహోదాహోదురహోదురాయజ్ఞేయాన్ దేవానయాజ్ఞాగమవిప్రేభ్యేతేహోత్రే దేవేర్ద్వారసుమనేవృధేయస్వీతూర్జాహుజే పశుమనేవృధేయస్వీయంతో దేవో వనస్పతి పశుమనేవృధేయస్వేతో దేవం పరిహర్వారిదీనా పశుమనేవృధేయస్వేతో దేవం అగ్నిస్వచ్చకతే సుద్రవిణామందః కవిః సత్యమన్మాయజీహోదా హోతరహోతరాయజీయాన్ అగ్నేయాన్ దేవానయాట్ యాగం అభిప్రేహ ఏతే హోత్రే అమత్సరా తాగుంతసర్షేగుంభోత్రాం దేవం గమాం దివిదేవేషు యజ్ఞమేర యేమం సృష్టకృత్యాగ్నేహోదాభూః పశుమనేవృధేయస్తనమో భాగేవీః అగ్నిమద్యహోదారమణే దాయీం యజమానః పశుం ప్రత్యేః పశుం పురోణాధం బద్ధం నింద్రాగ్నిర్భ్యాం చాగ్నిం సోపస్థాభ్యదేవమనః పరిరభయం ధాన్యగ్ధ్యాం చాగేణాధత్తాం తమ్మే రత్తః ప్రతిపజదాగ్రభేష్టామవీరుధేనాం పురోణాదేనత్వామద్యరిషారిభేదేనాన్నపాలవణే దాయీం యజమానా బహుభ్యాదంగదేభ్యరేషమే దేవేషు వసుమాన్యాయక్ష్యరై